చైతన్యము 31వది ఆధునిక మనోవిజ్ఞానంలోను తత్వశాస్త్ర సాహిత్యంలోనూ చైతన్యం అనే పదం తరచుగా వాడుతుంటారు. దానిని ఆత్మజ్ఞానం కోసం ప్రయోగిస్తారు. జీవాత్మ అనగా వ్యక్తిగత ఆత్మ, పరమాత్మ అనగా విశుద్ధ చైతన్యం. చైతన్యం యొక్క కేంద్ర బిందువు నుండి జీవశక్తి వివిధ తరగతుల్లో స్థాయిలో ప్రవహించను. ఈ క్రింద ఉపమానం దీన్ని నీకు తేటతలం చేస్తుంది. ఎన్నో తరలతో దీపం ఉంటే దాని కాంతి మందంగా ఉంటుంది. ఆ తెరను ఒకదాని తర్వాత ఒకదాన్ని తెరుచుకుంటూ పోతే ఆఖరికి నువ్వు దీపం యొక్క కేంద్రాన్ని చూస్తావు. ఆ విధంగానే చైతన్యం యొక్క కేంద్రమే ఆత్మ. మనసు, చిత్తం, బుద్ధి, అహంకారం, తరువాత ఇంద్రియాల ద్వారా ప్రవహించే జ్ఞానాన్ని చైతన్యం అందురు. ఇది మూలమైన ఆత్మ నుండి ప్రవహించే జ్ఞానకిరణం. ఇక్కడ విరుద్ధ భావాలతో ఘర్షణ జరిగే ఈ భూ జీవితంపై చైతన్యం యొక్క సామాన్య స్థాయిని పైకి ఎత్తవచ్చునని నా దృఢ విశ్వాసం. తెలివి, శారీరక శక్తి, నైతిక విలువల పెంపుదల, మనిషి పెరుగుదలకు, జీవిత పరమావధి తనే తెలుసుకుంటకు అలాగే అవసరం. మానవుడు మానవునకు అడ్డంకులను కలుగు చేసేదే మనసు. మరియు వ్యక్తిగత అలవాటు లోతుగా లేని ఆచారాల వల్ల నిర్మితమైన గోడ. లేకపోతే మానవుడు పరిపూర్ణుడు. చైతన్య యొక్క విస్తరణ మానవుకు ఉన్న ప్రత్యేకత. అది క్రమేణా పరిణితి చెందుతూ తను అమరుడన్న వాస్తవాన్ని తెలియజేస్తుంది.